42. నువ్వే స్వతంత్రకర్తవు. రామ, గొల్లవాడు గోవు ఉదాహరణగా చెప్పావు. ఇద్దరూ చేతనులే అన్నావు. చేతనుడు అంటే స్వతంత్రుడైన క్రియాకర్త అని చెప్పుకున్నాం కదా. నీ ఉదాహరణలో గోవును గొల్లవాడు 24 గంటలు తోలుతూనే ఉంటాడా? అది సాధ్యం కాదుగదా. గొల్లవాడు తోలినప్పుడు అది కొన్ని పనులు చేస్తుంది, కొన్ని పనులు ఎవడూ తోలకుండానే స్వతంత్రంగా చేసుకుంటుంది, అంతేగదూ. ఇంక నీ విషయంలోకి రా. నీ వాదం ప్రకారం నీలో నువ్వు, అంతర్యామి అనే ఇద్దరు చేతన వ్యక్తులు ఉన్నారు. వీటిలో నువ్వు గోవులాంటి వాడివి, ఆ అంతర్యామి గొల్లవాడిలాంటివాడు, అంతేగదూ. అయితే నువ్వు ఆ గోవులాగానే కొంతసేపు ఈ అంతర్యామితో పని లేకుండా నీకు తోచిన పనులు నువ్వు చేసుకుంటూ ఉండాలి. కాని నువ్వేమో దానికి ఒప్పుకోవడం లేదు. 24 గంటలు 360 రోజులు ఆ అంతర్యామి నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నాడు. వాడు ఎలా ప్రేరేపిస్తే నేను అలా నడవవలసిందే, వాడు ప్రేరేపించకపోతే నోరు మూసుకుని అలా పడి ఉండవలసిందే. నాకు అంతకంటే వేరే గతి లేదు అంటున్నావు. నీ పరిస్థితి నిజంగా ఇదే అయితే నీకు గోవుతో పోలిక కుదరదు. నువ్వు కారులాంటి వాడివే అవుతావు, అంటే నువ్వు జడానివే అవుతావు, అది తప్పదు. అందుకే నిన్ను నిరంతరము ప్రేరేపించే అంతర్యామి అని. ఆయ్సర్ 51. వేరే ఒకడు ఉంటే నువ్వు జడానివే కావలసి వస్తుందయ్యా అని నేనన్నాను. నువ్వు జడం కావటం సాధ్యం కాదు కనుక లోపల ఉన్న అంతర్యామి నువ్వు ఒక్కటే తప్ప వేరు కాదు. కనుక ఓ రామ, నిన్ను ప్రేరేపించేవాడు వేరే ఎవ్వడూ లేడు. నువ్వే స్వతంత్రకర్తవు. కనుక విధి అనే భ్రాంతిలో పడకుండా నీ పురుష ప్రయత్నం నువ్వు చెయ్యి. రాముడు ఒక చేతనుని మరొక చేతనుడు ప్రేరేపించటం సాధ్యం కాదంటారా? వశిష్ఠుడు, రామ, ఒక దీపాన్ని మరొక దీపం ప్రకాశింపచేయటం సాధ్యమే కాదంటారా అని అడిగినట్లుగా ఉంది నీ ప్రశ్న. చేతనుడు అంటే దీపంలాగా స్వతంత్రంగా ప్రకాశించేవాడు అని అర్థం. ఒక దీపాన్ని ప్రకాశింపచేయటానికి మరొక దీపం కావాలని ఒప్పుకొంటే దాన్ని ప్రకాశింపచేయటానికి మరొక దీపం కావలసి ఉంటుంది, దానికి మరొక దీపం కావలసి ఉంటుంది. ఇలా ఈ వరుసకే అంతు ఉండదు. అప్పుడు దీపం ప్రకాశిస్తోంది అనే మాటే అర్ధరహితమైపోతుంది. కనుక చేతనుడు స్వతంత్ర ప్రకాశశీలుడు అని అంగీకరించినప్పుడు ఇక మళ్లీ వాడికి నిరంతరము ప్రేరేపించేవాడు మరొకడు ఉన్నాడనడం సాధ్యం కాదు. కనుక రామ, ఎన్ని విధాలుగా చూసినా నీలో ఉన్న చేతనుడవు నువ్వే. కనుక నీ యొక్క విధివి నువ్వే. అందువల్ల విధి మీది భయాన్ని వదిలిపెట్టి నిర్భయంగా నీ పురుష ప్రయత్నాన్ని కొనసాగించు. నీ